35 యోగుల దృష్టిలో సృష్టిక్రమము తత్వజ్ఞులైన యోగులు సృష్టిలను దర్శించే విధానాన్ని చెబుతాను. విను రామ, నేను మొదట భూమినే నేను అనే ధారణ చేశాను. దానివల్ల నేను భూరూపాన్ని చెందాను. అంతమాత్రంచేత నా చైతన్య శరీరాన్ని విడిచిపెట్టలేదు. ఒక చక్రవర్తి తన శరీరం మీద అహంభావాన్ని విడిచిపెట్టకుండానే ఈ రాజ్యమంతా నేనే అనే అహంభావాన్ని అభిమానాన్ని ఎలా ధరించి ఉంటాడో అలాగే నేను కూడా చైతన్య అహంభావాన్ని బ్రహ్మాహంభావాన్ని నేనే పరబ్రహ్మను అనే భావాన్ని విడిచిపెట్టకుండానే భూమ్యంహం భావాన్ని ధరించాను. దానివల్ల నేనే భూదేవతను అనే అధిష్టాతృ దేవతా తాదాత్మ్య బుద్ధి నాకు ఏర్పడింది. దానివల్ల భూమిలో ఉండే ద్వీపాలు, కొండలు, తృణాలు మొదలైనవన్నీ నా అనుభవానికి వచ్చాయి. ఆ భూమి మీద లోపల జరిగే సన్నివేశాలన్నీ నాకు స్పష్టంగా తెలిసాయి. గమనిక, వాల్మీకి ఇక్కడ భూమి అనటానికి భూపీఠము అనే పదాన్ని తరచుగా వినియోగించాడు. ఈ 87వ సర్గలో 60వ శ్లోకం దగ్గరి నుంచి మిగిలిన 13 శ్లోకాలు, 88వ సర్గలోని 23 శ్లోకాలు కూడా ఈ భూపీఠ వర్ణనకే వినియోగించాడు. ఈ సందర్భంగా భూమి మీద ఉండే రకరకాల ప్రకృతి సన్నివేశాలను, జీవిత సన్నివేశాలను కూడా కవిత మయంగా వర్ణించాడు. ఇంత విపుల వర్ణన దేనికం రాబోయే శ్రీరామ ప్రశ్నకు బలం చేకూర్చటానికే. కనుక మనం ఆ ప్రశ్నలోకి ప్రవేశిద్దాం. శ్రీరాముడు, గురుదేవ, మీరింత వివరంగా భూలోకాన్ని పరిశీలించి చూశారు గదా. దానికోసం భూమే నేను అనే ధారణ చేశారు గదా. మీరు ధారణ చేసిన భూమి మాబోటివాళ్లం మామూలుగా చూసే పంచభూతమయమైన భూమేనా, లేకపోతే మేము స్వప్నాలలో చూసే మనోమయమైన భూమా? వశిష్ఠుడు, రామ, ఈ ప్రశ్న కల్పనా దృష్టితో వచ్చిందా, తత్వదృష్టితో వచ్చిందా? కల్పనా దృష్టితో అంటావా? అప్పుడు నువ్వు చెప్పే పంచభూతమయమైన భూమి కూడా మనస్సంకల్పం వల్ల పుట్టినదే. కనుక ఇది గట్టిదా, కలలాగా ఉట్టిదా అనే ప్రశ్నకు అర్థం లేదు. ఇక తత్వదృష్టితో ప్రశ్న వేశానంటావా? ఆ దృష్టిలో దృశ్యం సర్వము కూడా శుద్ధ సత్తి యొక్క వికారమే. అంతేగాని దానిలో కొంత భౌతికమని, కొంత స్వాప్నికమని విభాగం చేయడంలో అర్థం లేదు. ఈ విషయం అర్థమయ్యేందుకు ఛాందోగ్యపనిషత్తు ఒక ప్రక్రియను బోధించింది. ఆయసర్వ్ 65. సద్దేవతలోంచి భూమి, అగ్ని, జలము అనే ముగ్గురు దేవతలు ఆవిర్భవించారు. ఆ ముగ్గురు త్రివృత్కరణ ప్రక్రియ చేత కలిసిపోవడం ద్వారా భూమి, అగ్ని, జలము అనే భూతత్రయం ఏర్పడింది. వీటిలో భూమిది నల్లని రూపం, జలానిది తెల్లని రూపం, అగ్నిది ఎత్తని రూపం. అందువల్ల జ్ఞానులైనవారు ఏ పదార్థాన్ని చూచినా దానిలో ఉండే నల్లటి భాగాన్ని భూభాగంగాను, తెల్లటి భాగాన్ని జలభాగంగాను, ఏగేటి భాగాన్ని అగ్నిభాగంగాను గ్రహిస్తారు. భూమి జలంలోంచి వచ్చింది, జలం అగ్నిలోంచి వచ్చింది, అగ్ని సద్దేవతలోంచి వచ్చింది. కార్యం వికార రూపం, వికారం నామమాత్రం. కనుక అసత్యం, కారణమే సత్యం. ఇలా మెట్లు మెట్లుగా పైకెక్కి చూస్తే పరమకారణం సద్దేవతే. కనుక వికారాలన్నీ సద్రూపాలే. వాచారంభణం వికారో నామధేయం, మృత్తికే త్యవ సత్యం, అపగదగ్నే రగ్నిత్వం, త్రీణి రూపాణి త్యవ సత్యం. వికారం అనేది కొత్త పేరు మాత్రమే. కుండ విషయంలో మట్టి అనేదే సత్యం. అగ్నిలోంచి అగ్నిత్వం ఎగిరిపోయింది. భూమిజలాగ్నులనే మూడు రూపాలే సత్యం. ఇత్యాది వాక్యాల ద్వారా ఛాందోగ్య షష్టాధ్యాయంలో ప్రదర్శించిన ప్రక్రియను నువ్వు ఒకసారి తలంచుకుంటే మనోమయమంటూ ప్రత్యేకంగా ఏదీ మిగలదు. కనుక రామ, తత్వదృష్టితో చూచినప్పుడు దృశ్యం సర్వము సన్మాత్రమే గనుక దీనిలో కొంత భౌతికము, కొంత మానసికము అనే విభాగం కుదరనే కుదరదు. ఈ విషయం నీకిప్పటికీ చాలాసార్లు చెప్పాను. శృణోషి యదిదం చిరం, స్లో 14. నేనిందాక నీకు స్పష్టంగా చెప్పనే చెప్పా, నేను నా చిత్ స్వరూపాన్ని విడిచిపెట్టకుండానే భూధారణ చేశానని. కనుక నేను సాక్షి దృష్టితోనే భూలోక విశేషాలన్నీ దర్శించానని గ్రహించు. సా 89. శ్రీరాముడు, గురుదేవ, ఆ తరువాత ఇంకేదైనా లోక విశేషాలు చూశారా? వశిష్ఠుడు, రామ, నేను అలా జాగ్రత్కాల భూరూపాన్ని, స్వప్నకాల భూరూపాన్ని కూడా ధరించి సాక్షి దృష్టితో దర్శించే సమయంలో చెట్టును నేనే అయ్యాను. చెట్టుమీది ఆకును నేనే అయ్యాను. ఆకుమీది ఈనెను నేనే అయ్యాను. ఈనెమీది పురుగును నేనే అయ్యాను. పురుగు తాగే రసాన్ని నేనే అయ్యాను. ఆ తరువాత నేను జలధారణ చేశాను. అప్పుడు రకరకాల నదినదాల రూపాలను పొంది కొండ కొమ్ముల్లోంచి లోయల్లోకి జారిపడ్డాను. ఆవిరినై చెట్లమీదకు ప్రాకాను. ఆ జలంలో ఉండే రసరూపాన్నై జీవుల జిహ్వలలోకి దూరాను. అక్కడ రసానుభూతిని పొందాను. అక్కడగూడా ప్రతి అణువులోనూ ఇందాకటి రాతిముక్కలో లాగానే ప్రపంచ సృష్టిలను చూశాను. అరటి స్తంభంలో మట్టలాగా, సృష్టిలోపల సృష్టిగా లక్షల సృష్టిలను, ప్రళయాలను నేనక్కడ చూశాను. ఆ దృశ్యాల వల్ల అధిష్ఠాన చైతన్యానికి ఏమాత్రమూ మాలిన్యం అంటటం లేదని నేను అర్థం చేసుకున్నాను. సడోత్తొంభే రామ, ఆ తరువాత తేజస్సెనేను అనే ధారణ చేశాను. దానివల్ల నేను తేజోరూపుడన్నయ్యాను. అప్పుడు చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, అగ్నిహోత్రుడు మొదలైన తేజో విశేషాలన్నీ నాకు అవయవాలే పోయి నాకు ఎక్కడా చీకటే కనపడలేదు. నా రూపంలోంచే తెలుపు, నలుపు, ఇదుపు వంటి రంగులన్నీ ఆయసర్ 66 బయలుదేరినాయి. నేను సూర్య చంద్రాదుల రూపంలోనూ దీపాల రూపంలోనూ ఉండడం వల్ల ఇంటింటి రహస్య గాథలు నాకు కనిపించాయి. పాతాళలోకం సహజంగానే తమోగుణం అధికంగా ఉండడం వల్ల అక్కడ నా తేజో రూపం కొంచెమే ప్రకాశించింది. భూలోకం రజోగుణ ప్రధానం గనుక అక్కడ నా రూపం మరింత మెరుగుగా ప్రకాశించింది. సత్వగుణ ప్రధానమైన స్వర్గలోకంలో నా తేజో రూపం పరిపూర్ణంగా ప్రకాశించింది. అయితే ఈ ప్రపంచం మొత్తాన్ని ఒకే రాశిగా ఆలోచిస్తే ఇది ఒక పాడునుతి వంటిది. దాంట్లో నీళ్లు, చీకట్లు ఎప్పుడు నిలవ ఉంటూనే ఉంటాయి. తేజస్సు అనేది వచ్చి ఆ చీకటిని పరద్రోలుతూ ఉంటుంది. నీకు తెలుసుగదా, ప్రతి పదార్థాన్ని అజ్ఞానమనే తెర ఆవరించి ఉంటుంది. ఆ పదార్థానికి సంబంధించిన మనోవృత్తి ద్వారా ప్రసరించిన చైతన్యం ఆ తెరను తొలగించినప్పుడే ఆ పదార్థం చూసేవాడి యొక్క అనుభవంలోకి వస్తుంది. ఈ విషయాన్ని ముముక్షు వ్యవహార ప్రకరణంలో ఇంద్రియం ద్వారా జ్ఞానం కలిగే విధానం అనే శీర్షిక క్రింద వివరించడం జరిగింది. అలాగే ఈ తేజస్సు చీకటి అనే తెరను తొలగించి పదార్థాలను కంటికి కనిపించేటట్టు చేస్తుంది. అందుకే ఈ తేజస్సు శుద్ధ చైతన్యానికి సోదరుడి వంటిదని పెద్దలంటారు. నేను ఈ తేజోరూపంలో ఉండడం వల్ల రత్నాదులలో కాంతినయ్యాను, మబ్బుల్లో మెరుపునయ్యను, చంద్రుడిలో వెన్నెలనయ్యాను, యువతీ యువకులలో కామ విలాసాన్నయ్యాను, వాళ్ల ముఖాల్లో చిడునవ్వునయ్యాను, క్రూరమృగాల్లో పరాక్రమాన్నయ్యాను, దేవదానవులలో శత్రుత్వాన్నయ్యాను, జీవులలో ఓజస్సునయ్యాను. ఓజస్సు ప్రాణశక్తి, ఉత్సాహం. సముద్రంలో బడబాగ్ని నయ్యాను, కొన్ని లోకాల్లో ప్రళయాగ్ని నయ్యాను, కొన్ని చోట్ల దావాగ్ని నయ్యాను, కొన్ని చోట్ల యజ్ఞాగ్ని నయ్యాను, కొన్ని చోట్ల గడ్డకట్టి బంగారాన్నయ్యాను. బంగారం అగ్ని యొక్క రూపాంతరమని పురాణ ప్రసిద్ధి. కొన్ని చోట్ల ఆ బంగారాన్ని దాచుకునే కోసాగారాలను తగలబెట్టి బూడిద చేసి ఆ యజమానుల గుండెలలో దుహకాగ్ని నయ్యాను, కొన్ని చోట్ల పండితుల వాదాగ్ని నయ్యాను, కొన్ని చోట్ల అవమానాగ్ని నయ్యాను, కొన్ని చోట్ల సూర్యచంద్రాది రూపంగా సర్వోన్నతంగా ప్రకాశించాను, కొన్ని చోట్ల నికృష్టపు నిప్పురవ్వనే ప్రజల కాళ్లతో తొక్కించుకున్నాను, కొన్ని చోట్ల విలువ గల వజ్ర వైడూర్యాది రూపాలలో ఉండిగూడా వేలకు వేల సంవత్సరాలు ఎవరికీ కనిపించకుండా మట్టిలో కూరుకొనిపోయి ఉన్నాను. శ్రీరాముడు, గురుదేవ, మీరు ఈ తేజోరూపధారణ సమయంలో సుఖం అనుభవించారా, దుహఖం అనుభవించారా? వశిష్ఠుడు, నేను సాక్షి మాత్రంగా ఉంటూ నా పరబ్రహ్మ రూపాన్ని విడిచిపెట్టకుండానే ఈ ధారణలు చేస్తూ వచ్చానని ఇందాకనే చెప్పాను కదా. సరదా కోసం జగద్భావాన్ని ఆరోపించుకుని చూచినంత మాత్రాన సాక్షి నయన నాకు నా పరబ్రహ్మత్వం తొలగిపోతుందా? పోదు. అందువల్ల నాకు దుహఖం అణువంతగూడా అంటే ప్రసక్తి లేదు. ఒకవేళ నేను పరబ్రహ్మ స్వరూపుని కాకుండా కేవలం జడాగ్ని స్వరూపుజ్జి అయ్యేటట్లయితే నాకు అనుభూతి అనేది ఎలా ఉంటుంది? అది అనుభవించాను, ఇది అనుభవించాను అనే స్మరణ ఎలా ఉంటుంది? శ్రీరాముడు దానికేమీ, సుషుప్తి దశ అంటే జడదశే కదా, అప్పుడు నాకేమీ తెలియలేదు అనే అనుభవం ఉండడం లేదా? వశిష్ఠుడు నాకేమీ తెలియలేదు అనే అజ్ఞానాన్ని బట్టి ఆ సుషుప్తి దశను జడదశ అనేస్తున్నావు. ఆ దశలో ఒక అనుభవం ఉంది, ఏమని? నాకేమీ తెలియటం లేదు అని. అనుభవం అనేది చేతన దశ వల్ల కలుగుతుంది గాని దశ వల్ల కలుగదు, అందుచేత ఆ దశను డదశ అనడం తగదు. శ్రీరాముడు తెలియకపోవడం కూడా ఒక అనుభవమేనా? ఆయసర్ 67. వశిష్ఠుడు అది అనుభవమే కాకపోతే జాగ్రద్దశలో దానిని గురించిన స్మరణ ఎలా కలుగుతోంది? కనుక దానిని అనుభవమని అంగీకరించాల్సిదే. అందువల్ల సుషుప్తి దశలో కూడా చైతన్యం ఉందని అంగీకరించవలసిందే. ఎప్పుడైతే జాగ్రత్ స్వప్న సుషుప్తులు మూడింటిలోనూ చైతన్యం అనుస్యూతంగా ఉందని తేలిందో అప్పుడు దానికి వ్యష్టి దేహ సంబంధం గాని సమష్టి దేహ సంబంధం గాని లేదని తేలిపోతుంది. అప్పుడు అనుభవించే నాకు చైతన్య రూపమైన సూక్ష్మదేహమే మిగులుతుంది. అప్పుడు నాకు దుహఖం అంటే ప్రసక్తే లేదు, అఖండమైన ఆనందమే నా స్వభావం. ఆ అనుభూతితోనే నేను ఆ సమయంలో తేజో రూపధారినై ప్రతి పరమాణువు యొక్క గర్భంలోనూ రకరకాల ప్రపంచాలను చూశాను. 91. రామ, ఆ తరువాత నేను వాయువును నేననే ధారణ చేసి వాయురూపాన్ని పొందాను. బాహ్య వాయువునే చెట్లను తీగలను కదిలించాను, మేఘాలను విమానాలను మోశాను, అగ్నిలాగా తేమను ఇంకింపజేశాను, వాద్యాలలో దూరి ధ్వనులు చేశాను, దీపాల వంటి చిన్న చిన్న అగ్నులను ఆర్పేశాను, కారు చిచ్చుల వంటి పెద్ద అగ్నులను పెంచాను, వాసనలను మోసుకెళ్లాను. నేను శ్రమపడుతూ కూడా ఇతరుల శ్రమను పోగొట్టి సేదతీర్చాను. ప్రళయ సమయాలు వచ్చేసరికి మహాపర్వతాలను గూడా ఎండుటాకులలాగా ఎగురగొట్టాను. ఇక జీవుల శరీరాలలోకి నాడీ శక్తి రూపంగా ప్రవహించి వాళ్ల చేతులు కాళ్ళు కదిలింపచేశాను, వాళ్ల రక్తాన్ని ప్రవహింపచేశాను, వాళ్ల సప్తధాతువులకు పరిణామాలు కలిగించాను. చర్మము రక్తము మాంసము కొవ్వు ఎముకలు ఎముకలలోని గుజ్జు శుక్రము అనేవి సప్తధాతువులు. ఇక బ్రహ్మాండంలో సూర్య చంద్రాదులను తిప్పాను, నదులను పరుగెత్తించాను. ఇంతెందుకు? స్పంద పద్మవనాదిత్యః స్లో క్రియ అనేది ఉన్న ప్రతిచోటా దానిని నేనే వికసింపచేశాను. ఈ విధంగా వాయురూపధారణ చేసినప్పుడు కూడా ప్రతి పరమాణువులోనూ నేను వేరు వేరు ప్రపంచాలను చూశాను. ఆ ప్రపంచాలలో ఉండే పరమాణువులలో మళ్లీ వేరే ప్రపంచాలను చూశాను. ఇలా ప్రపంచంలో ప్రపంచంగా కనిపిస్తున్న ప్రపంచ పరంపరలన్నీ నా విరాట్ రూపం మీద వాలిన దోమలా అన్నట్లున్నాయి. అలాంటి విస్తృతమైన బ్రహ్మాండ రూపాన్ని ధరించి కూడా నేను నా సూక్ష్మ చిన్మాత్ర స్వభావాన్ని విడిచిపెట్టలేదు. రామ, ఈ విధంగా చతుర్విధ భూతధారణా విధానంచేత ఎన్నెన్నో బ్రహ్మాండాలను పరిశీలించి చూశాను, వాటన్నిటినీ అనుభవించాను. ఇవన్నీ మాయా విలాసాలే అని గ్రహించాను. జ్ఞానదృష్టితో చూస్తే ఇవన్నీ ఉన్నాయా లేవా అని ఆలోచించాను. అవి ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు. చైతన్య చమత్కార దృష్టితో చూస్తే అవి ఉన్నాయి, కేవల చైతన్య దృష్టితో చూస్తే అవి లేవు. సర్వసర్వత్ర సర్వాత్మ సర్వగస్సర్వ సంశ్రేయః ఏతత్ప్రబుద్ధ విషయ మప్రబుద్ధం న వేద్మ్యహం నీ డొట్ ఉట్సా 92 శ్లో 64. ప్రతిచోటా ఉన్న ప్రతిదీ బ్రహ్మే, ప్రతిదీ సర్వాత్మకమే, ప్రతిచోటా ఉన్నది అదే, ప్రతిదానికి ఆధారము అదే, అదే పరబ్రహ్మ. ఇది జ్ఞానదశలో ఉన్న స్థితి. అజ్ఞానదశ సంగతి నాకు తెలియదు. 92. ఆయసర్ 68